170 హవిర్భోక్త్రి సం ఛ హవిర్భో హవిర్భో సుతి సబ్రహ్మ ససినః సహర్యః సేంద్రః సో రెండుకరరః పరమః స్వరాట్ ఇతి శృతే నను రుద్ర ఆదిత్యకారేణ హవింషి యజమానేన అగ్నౌ ప్రక్షిప్తాని స్వాహాముఖేన భుంక్త ఇతి తథా యదా హవింషి కాలాంతర భావిఫలాని అదృష్టాత్మనా సూక్ష్మరూపాణి తత్తద్యజమాన జీవగతాని భూత సూక్ష్మాభిధానాని సమష్టివ్యష్ట్యాత్మనా ఈశ్వరజీవో పాధీభూతాని మాయా విద్యాసర్జితాని ముక్తిపర్యంతం భువన పాలేతీతి నా తథా అన్యథా సంసరస్యానాదిత్వభావేన ఆదిమ శరీరాద్యుత్పత్తా అంగీక్రియమాణాయాం ప్రపంచస్య ఆకస్మికత్వమకృతాభ్యాగమ ప్రసంగశ్చ స్యాదితి భావః ఓం హవిభ్యో నమః ఆర్ వి సబ్రహ్మ ససీవః అనుచు ఆ చైతన్యమే అక్షర పరబ్రహ్మ చైతన్యమే సృష్టికర్తయైన బ్రహ్మ అతిడే లయకర్త యగు శివుడు స్థితికర్తయగు విష్ణువును ఆ చైతన్యరూపుడే లోకపాలకుడైన ఇంద్రుడును ఆ చైతన్యమే అక్షరము స్వయం ప్రకాశము పరమమునైన తత్వము అని శృతి చెప్పుచున్నది. ఆ శృతివచనముననుసరించి పరమేశ్వరి వసుకుద్ర ఆదిత్యరూపిణియ యజమాని శంకర 12-88 వరకు 257 శంకర గ్రంథరత్నావళి చేత అగ్నియందు హోమము చేయబడిన ఆజ్యాది హవిస్సులను స్వాహా ముఖముతో భుజించునుగాన జగజ్జనని హవిరోక్తీయను నామముతో యను నామముతో ప్రసిద్ధినందెను యజమానుల యంతఃకరణము అథవా హవింసులు భవిష్యత్తులో కాలాంతరమునందు ఫలము నొసుగునట్టివి అదృష్ట అపూర్వ రూపముతో అతి సూక్ష్మములే ఆ హవిస్సులను వ్రేచిన యాయాజీవులను అంటిపెట్టుకొనియుండును. అవి భూతసూక్ష్మములను పేరు గలిగి హవిర్ధాన మోసగిన యజమానుల నందుండును. ఆ హవిస్సులు సమష్టి ఆత్మయైన ఈశ్వరుని యొక్క ఉపాధియైన మాయారూపముతోనూ వ్యష్ట్యాత్మయైన జీవుని యొక్క ఉపాధి అని చెప్పబడే యవిద్యారూపముతోనూ ఉండును. తాదృశములైన హవిస్సులను జీవునకు స్వస్వరూపానగతి కలుగునంతవరకు అనగా మోక్షోపలబ్ధి సిద్ధించినంతవరకు అనుభవించుచుండును లేక రక్షించుచుండునుగాన దేవి హవిర్భోక్తియను నామముతో సంకీర్తనము చేయబడుచున్నది. ఆ రీతిగా కాకపోయినా అనగా సంసారము అనాది ఎని అంగీకరించకపోయినా ఆదిమ శరీరాదుల హిరణ్య గర్భాదుల యుత్సతీయంగీకరింపబడినచో ప్రపంచమునకు హఠాదాగమనము అకృతాభ్యాగమము కృతప్రణాశము అను దోషములు ప్రసక్తములగునని భావము. విసే అకృతాభ్యాగమ మనగా చేయని కర్మఫలమును అనుభవించవలసిన స్థితి వచ్చుట. సంసారము అనాది కాని పక్షమున జీవుడు క్రొత్తగా ఉపాధిధారియే ఆకస్మికము ఈ ప్రపంచములో వచ్చియున్న ఎడల తాను చేయని సుకృత దుష్కృతముల ఫలమును ఏ రీతిగా ననుభవించును ఆ రీతిగా అనుభవించినచో ప్రపంచమునకు అకృతాభ్యాగమము అను దోషము ఘటిల్లును. శరీరపాతానంతరము జీవుడు కాలాంతరములో మరియొక శరీరమును ధరించి జన్మించకపోయినచో అతడు చేసిన సుకృత దుష్కృతముల నాశమొందవలసిన పరిస్థితి ఏర్పడును. కర్మ అవశ్య ఫలోత్పాదన హేతువు గదా. చేసిన కర్మకు ఫలము లేకుండుట ఎట్లు? కావున సంసారము కూతప్రణాశ దోషదుష్టమగును. ఆ కారణము చేత ప్రపంచమునకు అనాదిత్వము అవశ్యమంగీకరింపనగును. కాగా యజమానదమైన హవిస్సులను పరమేశ్వరి గ్రహించి జీవగత సంస్కారములను యథాతథముగా రక్షించి తత్ఫలములను తత్కర్మానుసారముగా జీవుల కొసగుచుండునని భావము.